కృష్ణ యజుర్వేదాంతర్గత 21 యోగ కుండలిని ఉపనిషత్ తృతీయ అధ్యాయ బ్రహ్మదేవ పరమశివ సంవాదము. శ్లోక తాత్పర్య పుష్పం. తృతీయ అధ్యాయ బ్రహ్మదేవ పరమశివ సంవాదము. మేళనమనః హ్రీం భం సంపం ఫం సంక్షం. పద్మజ ఉవాచ, అమావాస్యా చ ప్రతిపత్ పౌర్ణమాసీ చ శంకర, అస్యాః కా వర్ణితే సంజ్ఞా ఏతదాఖ్యాహి తత్వతః ఒకటి. ప్రతిపద్దినతో కాలే అమావాస్య తథైవ చ పౌర్ణమాస్యాం స్థరీకుర్యాత్ స చ పంథా హి నాణ్యథా. రెండు 01 మేళనమనః హ్రీం భం సం షం ఫం సం క్షం. పద్మజ ఉవాచ, అమావాస్యా చ ప్రతిపత్ పౌర్ణమాసీ చ శంకర, అస్యాః కా వర్ణ్యతే సంజ్ఞా ఏతత్ ఆఖ్యాహి తత్వతః. శంకర భగవానుడు, ప్రతిపత్ దినతో కాలే అమావాస్యా తథైవ చ పౌర్ణమాస్యాం స్థరీకుర్యాత్ స చ పంథాహి నాన్యథా. సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు ఖేచరి విద్య సంబంధమైన మేళనమును హ్రీం భం సం షం ఫం సం క్షం అనో అక్షరములను ఉచ్చరిస్తూ ఒకనొకరోజు శంకర భగవానుని ఈ విధంగా ప్రశ్నించటం జరిగింది. పద్మజుడు, సృష్టికర్త, హే శంకర భగవాన్, ఈ దేహాకాశములో 1 అమావాస్య, 2 పౌర్ణమి, 3 పాడ్యమి, వాటి యొక్క సంజ్ఞలు ఏమేమి అయి ఉన్నదో అట్టి తాత్వికార్థములను దయతో వివరించండి. శంకర భగవానుడు, పగలు యొక్క, తెలివి యొక్క ప్రవేశమగు పాడ్యమిని అమావాస్య పౌర్ణమలయందు సుస్థరీకరణము చేయాలి. ఇక వేరే త్రోవయే లేదు. సర్వకాలములయందు సమరసభావనను సుదృఢీకరించుకోవాలి. మనస్సు యొక్క సర్వసమత్వస్థితియే స్థరీకరణ యోగస్థితి. కామేన విషయాకాంక్షి విషయాత్కామమోహిత ద్వావేవ సంత్యజే నిత్యం నిరంజనముపాశ్రయేత్. 3 అపరం సంత్యజేత్ సర్వం యదిచ్ఛేదాత్మనో హితం. శక్తిమధ్యే మనః కృత్వా మనఃశక్తేశ్చ మధ్యగం. 4 మనసా మన ఆలోక్య తత్యజేత్ పరం పదం. మన ఏవ హి బిందుశ్చ ఉత్పత్తిస్థితి కారణం. 5 మనసోత్పద్యతే బిందుర్యథా క్షీరం ఘృతాత్మకం. నచ బంధనమధ్యస్థం తద్వై కారణమానసం. 6 చంద్రార్కమధ్యమా శక్తిర్యత్రస్థా తత్ర బంధనం. జ్ఞాత్వా సుషుమ్నాం తద్భేదం కృత్వా వాయుం చ మధ్యగం. 7 స్థిత్వా సౌ బైందవస్థానే ఘ్రాణరంధ్రే నిరోధయేత్. కామేన విషయ ఆకాంక్షి విషయాత్ కామమోహితః ద్వావేవ సం త్యజేత్ నిత్యం నిరంజనం ఉపాశ్రయేత్. అపరం సంత్యజేత్ సర్వం యదిచ్ఛేత్ ఆత్మనో హితం. శక్తిమధ్యే మనః కృత్వా మనఃశక్తేశ్చ మధ్యగం. మనసా మన ఆలోక్య తత్యజేత్ పరమం పదం. మన ఏవ హి బిందుశ్చ ఉత్పత్తి స్థికారణం. మానసో ఉత్పద్యతే బిందుః యథా క్షీరం ఘృతాత్మకం. న చ బంధన మధ్యస్థం తద్వై కరణమానసం. చంద్రక్ అర్క మధ్యమా శక్తియః యత్రస్థా తత్ర బంధనం. జ్ఞాత్వా సుషుమ్నా తద్భేదం కృత్వా వాయుం చ మధ్యగం. స్థిత్వా సౌ బైందవస్థానే ఘ్రాణరంధ్రే నిరోధయేత్. కోరిక వలన ఈ జీవుడు విషయాకాంక్షి, కోరికలను కోరువాడు, కోరుచున్న విషయములచే కామమోహితుడు అగుచున్నాడు. హృదయములో కామ క్రోధములను రెండిటినీ సంత్యజించివేయాలి. నిత్యము నిరంజనము అగు ఆత్మను ఉపాశ్రయించాలి, ఉపాసించాలి, సమవర్తించాలి, సమస్తమును ఆత్మకు అనన్యముగా దర్శించాలి. తనకు తన వలన వర్తమాన జన్మ వలన హితము జరగాలని ఈ జీవుడు నిజంగా కోరుకొంటే అపరము కాలబద్ధము సందర్భమాత్రము అగు అన్యమైనదంతా తదితరమైనదంతా సంత్యజించివేయాలి. ఈ సమస్తమునకు అనన్యమగు ఆత్మనే భావన చేవాడే ఉండాలి. మనస్సును శక్తికి మధ్యగాను శక్తిని మనస్సుకు మధ్యగాను సంకల్పించి నిలిపి ఉంచి మనస్సుతో మనస్సును ఆలోకనము చేస్తూ పరమపదము వరకు సమస్త లౌకికాసేములను త్యజించి వేయాలి. మనస్సే బిందువుకు ఉత్పత్తి స్థితులకు కారణము. పాల నుండి నేయి జనించుచున్న విధంగా మనస్సు నుండి బిందువు ఉత్పన్నమగుచున్నది. విశ్వమంతా బిందు స్వరూపమే. ఒకనొక కరణము లేక అపకరణము వంటి మనస్సు బంధనమునందు చిక్కుకున్నట్టిది కాదు. అద్దములో ప్రతిబింబించే వస్తువులచే అద్దమునకు బంధమెక్కడిది? మనోదర్పణమునకు కూడా బంధము లేదు. చంద్ర సూర్య ఇడ పింగళ నాడుల మధ్యగా ఉన్న శక్తియే కుండలినీ శక్తియే బంధనము. ఇడపింగళ నాడుల మధ్య మాత్రమే కుండలిని గుర్తించబడి ఉన్నంతవరకు జీవునకు బంధము కొనసాగుచున్నది. ఇడ పింగళ నాడుల మధ్య వేరే ఉన్న సుషుమ్న నాడిని వేరుగా ఎరిగి అట్టి సుషుమ్న నాడిలో మధ్యగా వాయువును కుంభక ప్రాణాయామ ప్రక్రియతో నిలిపి ఉంచి బైందవ స్థానము బ్రహ్మరంధ్రము యొక్క క్రింద కొండ నాలుక ప్రదేశమునగల బ్రహ్మరంధ్ర అధోబిందు స్థానమును ఆక్రమించుకొనియుండి ముక్కు రంధ్రమును నిరోధించి కుంభించి ఉంచాలి. వాయుం బిందుం సమాఖ్యాతం సత్వం ప్రకృతిమేవచాత్ 8 షట్చక్రాణి పరిజ్ఞాత్వా ప్రవిశేత్సుక్మండలం. మూలాధారం స్వాధిష్టానం మణిపురం తృతీయకం 9 అనాహతం విశుద్ధం చ ఆజ్ఞాచక్రం చ షష్ఠకం. ఆధారం గుదమిత్యుక్తం స్వాధిష్టానం తు లైంగికం 10 మణిపూరం నాభిదేశం హృదయస్థమనాహతం. విశుద్ధ్యః కంఠములే చ ఆజ్ఞాచక్రం చ మస్తకం 11 షట్చక్రాణి పరిజ్ఞాత్వా ప్రవిశేత్సుక్మండలే. 02 వాయుం బిందుం సమాఖ్యాతం సత్వం ప్రకృతిమేవ చ. 6 చక్రాణి పరిజ్ఞాత్వా ప్రవిశేత్ సుఖమండలం. మూలాధారం స్వాధిష్టానం మణిపూరం తృతీయకం అనాహతం విశుద్ధిం చ ఆజ్ఞాచక్రం చ షష్ఠకం. ఆధారం గుదం ఇత్యుక్తం స్వాధిష్టానం తు లైంగికం మణిపూరం నాభిదేశం హృదయస్థం అనాహతం విశుద్ధ్యః కంఠములే చ ఆజ్ఞాచక్రం చ మస్తకం షట్చక్రాణి పరిజ్ఞాత్వా ప్రవిశేత్ సుఖమండలే. బిందువు వాయువు ప్రాణశక్తి బిందువుగా చెప్పబడుతోంది. ప్రకృతి దృశ్యముగా ప్రదర్శనమై అనుభవముగుచున్నదంతా సర్వేంద్రియ విషయ విశేషములతో సహా అప్రకృతి అని పిలువబడుచున్నది. బిందు ప్రకృతులను 6 చక్రములను తెలుసుకొని సుఖమయ కుండలమగు బ్రహ్మరంధ్రము సహస్రార ప్రారంభస్థానము చేరాలి. ప్రప్రదర్శనము కృకృతము తితిరోధానము బ్రహ్మవిష్ణుమహేశ్వరతత్వము. గుదస్థానంలో ఆధార మూలాధార చక్రము, లింగస్థానంలో స్వాధిష్టాన చక్రము, నాభిప్రదేశంలో మణిపూరక చక్రము, హృదయస్థానములో అనాహత చక్రము, కంఠమూలస్థానములో విశుద్ధి చక్రము, మస్తకస్థానములో ఆజ్ఞాచక్రము, భౌతిక దేహములో అభౌతికము అనతగనట్టి ఈ 6 చక్రములను బుద్ధితో గురుముఖతః గమనించి వాటిని కుంభకము ద్వారా అధిగమించుచు సుఖమండలమగు శిరస్సు యొక్క ఉపరిభాగంలో సంస్థితమైన బ్రహ్మరంధ్రమును చేరాలి, ప్రవేశించాలి. ప్రవిశేద్వాయుమాకృష్యతయేవోర్ధ్వం నియోజేత్ 12 ఏవం సమభ్యసేద్వాయుం సబ్రహ్మాండమయో భవేత్. వాయుం బిందుం తథా చక్రం చిత్తం చైవ సమభ్యసేత్. 13. సమాధిమేకేన సమమమృతం యాంతి యోగినః యథాగ్నిద్దార్మధ్యస్థో నోత్తిష్ఠేన్మథనం వినా. 14. వినా చాభ్యాసయోగేన జ్ఞానదీపస్తథా నహి ఘటమధ్యగతో దీపో బాహ్యే నైవ ప్రకాశతే. 15. భిన్నే తస్మిన్ ఘటే చైవ దీపజ్వాలా చ భాసతే స్వకాయం ఘటమిత్యుక్తం యథా దీపో హి తత్పదం. 16. గురువాక్య సమాభిన్నే బ్రహ్మజ్ఞానం స్ఫుటీ భవేత్. కర్ణధారం గురుం ప్రాప్య కృత్వా సూక్ష్మం తరంతి చ. 17. అభ్యాసవాసనాసక్త్యా తరంతి భవసాగరం ప్రవిశేత్ వాయుం ఆకృష్య తయేవ ఊర్ధ్వం నియోజయేత్. ఏవం సమభ్యసేత్ వాయుం స బ్రహ్మాండమయో భవేత్. వాయుం బిందుం తథా చక్రం చిత్తం చ ఏవ సమభ్యసేత్. సమాధిం ఏకేన సమం అమృతం యాంతి యోగినః యథా అగ్నేః దారు మధ్యస్థో న ఉత్తిష్ఠేత్ మథనం వినా వినా చాభ్యాసయోగేన జ్ఞానదీపః తథా నహి ఘటమధ్యగతో దీపో బాహ్యే నైవ ప్రకాశతే భిన్నే తస్మిన్ ఘటే చైవ దీపజ్వాలా చ భాసతే స్వకాయం ఘటం ఇత్యుక్తం యథా దీపో హి తత్పరం. గురువాక్య సమాభిన్నే బ్రహ్మజ్ఞానం స్ఫుటీ భవేత్. కర్ణధారం గురుం ప్రాప్య కృత్వా సూక్ష్మం తరంతి చ అభ్యాసవాసనా శక్త్యా తరంతి భవసాగరం. ఆ విధంగా వాయువును సమాకర్షించి ప్రాణధారుడై ప్రియత్వధారణచే ప్రాణశక్తిని ఆజ్ఞాచక్రమునకు ఊర్ధ్వంగా ఆ బ్రహ్మరంధ్రము సహస్రారములయందు నియమించాలి. సహస్రారము ఈ విశ్వమంతా నాలో ఉన్నట్టి నేను. ఈ విధమైన అభ్యాసముచే అట్టి యోగాభ్యాసి బ్రహ్మాండమయుడగుచున్నాడు. బ్రహ్మాండమంతా తన శరీరమై అతడు విరాజిల్లుచున్నాడు. ఈ విధంగా 1 వాయువు, 2 బిందువు, 3 చక్రము, 4 చిత్తమును ఏకం చేసి అభ్యసించియోగి సర్వే సర్వత్రా సమస్వరూపుడై సర్వభూతములు తానే అయి సర్వసాక్షిగా వేరే సమ అధి సమాధి సంస్థితుడై మార్పు చేర్పులకు విషయమే కానట్టి అమృతత్వమును సిద్ధించుకొనుచున్నాడు. కర్రలో అగ్ని ఉన్నది కాని అద్దానిని చేతిలో ధరిస్తే అగ్ని అనుభవమవుతుందా? లేదు. కర్రలను ఒకదానితో మరొకటి ఓర్పిడి చేస్తే అగ్ని పుడుతుంది. అట్లాగే అభ్యాసయోగమును ఆశ్రయించకపోతే జ్ఞానదీపము వెలుగదు. కుండలో వెలుగుచున్న దీపము బాహ్యమున ప్రకాశము ప్రదర్శిస్తూ ఉంటుందా? ఉండదు. ఆ కుండను ఛేదిస్తేనో దీపపు కాంతి సర్వే సర్వత్రా కిరణ జ్వాల రూపమై పరిసరములను తేజోపుంజములతో భాసమానము చేస్తుంది. ఈ భౌతిక దేహము దేహాహం భావన ఘటము వంటిది. ఘటము కుండ లో దేహములో వెలుగొందు స్ఫూర్తియే ఆ పరమాత్మ. దేహభావన జయించబడగా తత్వం జీవోబ్రహ్మేతి నా పరః సోహమస్మి ఇత్యాది మహావాక్యముల గురుదేవ ప్రవచన వివరణ బోధనలచే అహం బ్రహ్మాస్మి సంబంధమైన బ్రహ్మజ్ఞానము ప్రస్ఫుటము కాగలదు. అట్టి యోగి త్వమేవాహం భావనతో ఏకంచేసి ఈ జగత్తును చూస్తున్నాడు. అహంత్వం జగత్ల పట్ల అఖండాత్మ నందుడగుచున్నాడు. తత్వజ్ఞానము బోధించు సద్గురువు సంసార సాగరంలో చిక్కుకున్న పడవకు కర్ణధారుడు చుక్కానిని నడుపువాడు. సద్గురుబోధను భక్తిశ్రద్ధలతో విని మననము ద్వారా అంతర్హృదయ విచారణ చేసి బుద్ధి నిశ్చలత కొరకే యోగాభ్యాసమును నిర్వర్తిస్తూ ఉండగా అట్టి అభ్యాసవాసనాశక్తిచే ఆ అభ్యాసి భవసాగరము నుండి తరించుచున్నాడు. పరాయమంకురిభూయ పశ్యంతాం ద్విదలికృతాః 18 మధ్యమాయాం ముకులితా వైఖర్యాం వికసికృతా పూర్వం యథోదితాయా వాగ్విలోమేనాస్తగా భవేత్ 19 తస్య వాచః పరో దేవః కూటస్థో వాక్ప్రబోధకః సోహమస్మీతి నిశ్చిత్య యః సదా వర్తతే పుమాన్ 20 శబ్దైరుచ్చావచైర్నిచై భాషతోపి న లిప్యతే 03 పరాయాం అంకురీభూయ పశ్యంత్యాం ద్విదలీకృత మధ్యమాయాం ముకుడిత వైఖర్యాం వికసీకృత పూర్వం యథ ఉదితాయ వాక్ విలోమేన అస్తగా భవేత్ తస్య వాచః పరో దేవః కూటస్థో వాక్ ప్రబోధకః సోహం అస్మి ఇతి నిశ్చత్య యః సదా వర్తతే పుమాన్ శబ్దైః ఉచ్చావచయః నీచయః భాషితోపి న లిప్యతే సోహం దేవః ఆత్మైవాహం ధ్యానము పరా ఆవల యందు అంకురముగలదే పశ్యంతియును జీవుడు ఈశ్వరుడు అనబడు 2 ఆకులు మొలువగా మధ్యమ అనే ముకిళితము మొగ్గతొడగటం ఆరంభమై వైఖరి అనబడే పుష్పవికాసము కలిగినదే వికసించినదే వాక్కు మాట్లాడువానియందు అస్తమించుచున్నది స్పీకింగ్ గేట్స్ డెస్లోడీన్ స్పీకర్ వాక్యములకు ఆవల ఆవాక్యముల ఉత్పత్తికి స్థానమై కూటస్థుడగు పరమాత్మ సర్వమునకు ప్రబోధకుడు సోహమస్మి తత్వం స్వానుభవముల అనునిత్య స్వరూపమే ప్రబోధము అట్టి పరమాత్మ భావనచే శబ్దములకు జనన స్థానమై మెదలే సిద్ధించినదయున్న పరమాత్మను తనయందు అనుక్షణికానుభూతము చేసుకున్నవానికి ఇక ఉచ్చ నీచములనుబడుదని చేతను దోషము పొందడు. విశ్వశ్చ తైజసశ్చైవ ప్రాజ్ఞశ్చేతి చతేత్రయః 21 విరాఢిరణి గర్భశ్చ ఈశ్వరశ్చేతి తేత్రయః బ్రహ్మాండం చైవ పిండాండం లోకాభూరాదయః క్రమాత్ 22 విశ్వశ్చ తైజసశ్చైవ ప్రాజ్ఞశ్చేతి చతేత్రయః విరాట్ హిరణ్యగర్భశ్చ ఈశ్వరశ్చ ఇతి తేత్రయః బ్రహ్మాండం చైవ పిండాండం లోకాభూః ఆదేహ క్రమాత్ వ్యష్టి పురుషకారములు 1 విశ్వుడు జాగ్రత్ పురుషకారము 2 తేజస్సుడు స్వప్న పురుషకారము 3 ప్రాజ్ఞుడు సుషుప్తి పురుషకారము విశ్వ పురుషకారములు విరాట్ పురుషకారము హిరణ్యగర్భుడు పురుషకారము ఈశ్వరుడు పురుషకారము దృశ్య పురుషకారములు ఐ బ్రహ్మాండము 2 పిండాండము 3 భూలోకము స్వస్వోపాధలయదేవ లీయంతే ప్రత్యగాత్మని అండం జానాగ్నినా తప్తం లీయతే కారణేహ సహ 23 పరమాత్మని లీనం తత్పరం బ్రహ్మైవ జాయతే స్వస్వ ఉపాధి లయాత్ ఏవ లీయంతే ప్రత్యగాత్మని అండం జానాగ్నినా తప్తం లీయతే కారణేహ సహ పరమాత్మని లీనం తత్పరం బ్రహ్మైవ జాయతే మొదలైన క్రమక్రమ విశేషాలన్నీ వాటివాటి ఉపాధులతో సహా లయము చేసి సర్వము పరబ్రహ్మమునందు లీనమై పరబ్రహ్మత్వము సంతరించుకుంటున్నాయి. అట్టి యోగజ్ఞానాభ్యాస బలముచే కేవల పరమపురుషత్వము సిద్ధిస్తోంది. అండాండము ఓల్ ఫిజికల్ యూనివర్స్ జ్ఞానాగ్నిచే దగ్ధమై వాటివాటి కారణములతో సహా పరమాత్మయందు లీనము పొంది పరబ్రహ్మరూపముగా స్వానుభవము అగుచున్నది. తతః స్థిమితగంభీరం న తేజో న తమస్తతం 24 అనాఖ్యమన్భివ్యక్తం సత్కించిదవశిష్యతే ధ్యాత్వా మధ్యస్థమాత్మానం కలశాంతరదీపవత్ 25 అంగుష్ఠమాత్రమాత్మానమధూమజ్యోతిరుపకం ప్రకాశేంతమంతస్థం ధ్యాయేత్కుటస్థమవ్యయం 26. తతః స్థిమిత గంభీరం న తేజో న తమః తతం అనాఖ్యం అనభివ్యక్తం సత్కించిత్ అవశిష్యతే ధ్యాత్వా మధ్యస్థం ఆత్మానం కలశాంతరదీపవత్ అంగుష్ఠమాత్రం ఆత్మానం అధోమజ్యోతిరూపకం ప్రకాశయంతం అంతస్థం ధ్యాయేత్ కూటస్థం అవ్యయం. ఆత్మ అప్పుడిక గంభీరమై స్థిమితమై యున్నట్టిది. అది తేజస్సు కాదు, చీకటి కాదు, వాక్కుతో చెప్పబడజాలనిది, వ్యక్తము కానట్టిది. అటువంటి కేవల సత్మాత్రమే శేషించి ఉంటోంది. అట్టి ఆత్మను కలశములో దీపమువల స్వస్వరూపమునందే లేక స్వహృదయమునందే వెలుగుచున్నట్లుగా ధ్యానించాలి. అట్టి కేవలాత్మ ప్రకాశము అంగుష్ఠా బొటనవ్రేలు ప్రమాణముగా పొగలేని జ్యోతి రూపంగా అంతరమునకే అంతరమై అంతరాంతమై కూటస్థమై అవ్యయమై మార్పు చేర్పులు పొందనిదే. తదితరమైనదంతా ప్రకాశింపజేచున్నదే స్వస్వరూపమై సమస్తమై విద్యమానమగుచున్నది. అట్టి కూటస్థ పరబ్రహ్మమును ధ్యానము చేయాలి. అట్టి యోగి సర్వదేవతాత్మకుడగుచున్నాడు, సర్వాత్మకుడుగా శేషిస్తున్నాడు. విజ్ఞానాత్మ తథా దేహే జాగ్రత్స్వప్నసుషుప్తిత మాయామోహితః పశ్చాద్బహుజన్మాంతరే పునః 27. సత్కర్మపరిపాకాత్తు స్వవికారం చికీషతి కోహం కథమయం దోషః సంసారాఖ్య ఉపాగతః 28. జాగ్రత్స్వప్నే వ్యవహరన్ సుషుప్తౌ క్వ గతిర్మమ ఇతి చింతాపరౌ భూత్వా స్వభాసా చ విశేషతః 29. అజ్ఞానాత్తు చిదాభాసో 04. విజ్ఞానాత్మ తథా దేహే జాగ్రత్స్వప్న సుషుప్తితః మాయామోహితః పశ్చాత్ బహుజన్మాంతరే పునః సత్కర్మ పరిపాకాత్తు స్వవిచారం చికీషతి కోహం కథం అయం దోషః సంసారాఖ్య ఉపాగతః జాగ్రత్స్వప్నే వ్యవహరన్ సుషుప్తౌ క్వ గత్యః మమ ఇతి చింతాపరో భూత్వా స్వభాసా చ విశేషతః అజ్ఞానాత్తు చిదాభాసో స్వతహగా పరమాత్మస్వరూపుడగు ఈ విజ్ఞానాత్మ జీవుడు వన్ హూ ఇజ్ నోయింగ్ ద నోయింగ్ సెల్ఫ్ జాగ్రత్ స్వప్న సుషుప్తులలో మాయామోహితుడై ఉంటున్నాడు. ఈ విధంగా అనేక జన్మలలోని పుణ్యకర్మల పరిపక్వత చేత ఒకనొకప్పుడు స్వవిచారణకు ఉపక్రమించుచున్నాడు. నేనెవడను? ఈ కనబడే సంబంధ అనుబంధ దోషములు ఏమై ఉన్నాయి? ఈ సంసార దోషము ఎక్కడి నుండి దాపరించింది? జాగ్రత్తలోనూ స్వప్నములోనూ సంచరించుచున్న నాకు సుషుప్తిలో ఏ గతిని పొందుచుండటం జరుగుతోంది? ఇటువంటి చింతనలో పడి విచారణ చేయుచున్నాడు. నా యొక్క వెలిగించుట భాసస విశేషముచేత అంతరమున స్వకీయ అజ్ఞానముచే సమస్తము అనుభవమవుతోంది. సమస్తమునకు చిత్స్వరూపుడను ఆబ్సల్యూట్ నోర్ విత్ ఫాకల్టీ ఆఫ్ నోయింగ్ అగు నేనే బాహ్య తాపములచే ఆర్ట్ వర్డ్ వరీస్ తపించు చిదాభాసుడను రీఫ్లెక్టివ్ నోర్ అగుచున్నాను కదా. బహిస్తాపేన తాపితః దద్ధం భవత్యేవ తదా తూలపిండమివాగ్నినా ముప్పే దహరస్థః ప్రత్యేగాత్మా నష్టే జ్ఞానే తతః పరం వితతో వ్యాప్య విజ్ఞానం దహత్యేవ క్షణేన తు 31. మనోమయ జ్ఞానమయాంసమ్యద్ధ్వా క్రమేణ తు ఘట్స్థదీపవచ్చ స్వదంతరేవ ప్రకాశతే 32. బహిః తాపేన తాపితః దద్ధం భవత్యేవ తదా తూలపిండమివ అగ్నినా దహరస్థః ప్రత్యగాత్మ నష్టే జ్ఞానే తతః పరం వితతో వ్యాప్య విజ్ఞానం దహత్యేవ క్షణేన తు మనోమయ జ్ఞానమయ సమ్యక్ దగ్ధ్వా క్రమేణ తు ఘటస్థ దీపవత్ సస్వత్ అంతరేవ ప్రకాశతే. ఆహా, అగ్నిచే దూదివలే నేను అజ్ఞానజనిత చిదాభాసత్వముచే దగ్ధం అగుచున్నానే అని గమనిస్తున్నాడు. దహర హృదయ ఆకాశమున ఉన్న ప్రత్యేగాత్మ జీవాత్మ ఆత్మతత్వమును లేక ఆత్మధర్మమును ఏమరచి దృశ్య విభాగే అగుచున్నాడు. ఆత్మజ్ఞానము వికసించుటచే క్షణములో అన్యత్వమును దహించివేయుచున్నాడు. అన్యభావన రూపమగు మనోమయ భావములను అన్యవస్తుజ్ఞాన రూపమగు దృశ్య జ్ఞాన సమాచారములను క్రమంగా సమ్యక్ భావ జ్ఞానములచే సెన్స్ ఆఫ్ పర్సీవింగ్ ఈక్వాలిటీ ఎవ్రీవేర్ జయిస్తున్నాడు. కుండలో వెలుగుచున్న దీపము వలె అంతర్ హృదయములలోనే ఆత్మజ్యోతి జగజ్యోతి ప్రకాశమానం కాగలదు. ధ్యాయన్నాస్తే మునిశ్చేవమా సుప్తేరాముతేస్తు యహ జీవన్ముక్తః స విజ్ఞేయః స ధన్యః కృతకృత్యవాన్. 33. ధ్యాయన్నాస్తే మునిశ్చైవ మా సుప్తేః మూతేస్తు యః జీవన్ముక్తః స విజ్ఞేయః స ధన్యః కృతకృత్యవాన్. ఏ ముని, సర్వప్రాపంచక బాహ్య విషముల పట్ల మౌనము. లేట్ దేమ్ బీ ద వే దే ఆర్, లేట్ మీ డూ వోట్ ఐ హావ్ టు డూ, లీవింగ్ అసైడ్ ఓల్ వరీజ్. వహించినవాడు అయి ఉంటాడో గాఢనిద్రాస్థితి వరకును, మరణము వరకును కూడా తన హృదయాకాశములో ప్రకాశమానమయ్యున్న సర్వాంతర్యామిని ఉపాసిస్తూనే ఉంటాడో అట్టివాడు జీవన్ముక్తుడు. స విజ్ఞేయుడు తెలుసుకోవలసినది తెలుసుకున్నట్టివాడు. అతడు ధన్యుడు, కృతకృత్యుడు. జీవన్ముక్తపదం త్యక్త్వా స్వదేహే కాలసాత్కృతే విసత్యదేహముక్తత్వం పవనోస్పందతామివ. 34. జీవన్ముక్తపదం త్యక్త్వా స్వదేహే కాలసాత్కృతే విసతి ఆ వి దేహముక్తత్వం పవనో అస్పందతాం ఇవ. ఈ పాంచభౌతిక దేహము కాలకృతంగా కాలాధీనము అగుచుండవచ్చుగాక. ఇక హృదయాంతర్గత సర్వస్వరూప పరమాత్మ ధ్యానము చేయు యోగి యో వాయువు యొక్క అస్పందత్వము వలె సదేహముక్తమును దాటి విదేహముక్తి యందు ప్రవేశించుచున్నాడు. సర్వము ఆత్మకు అభిన్నమై సర్వాత్మకమగు కేవల పరతత్వము అద్దాని అంతము ఆవలా కూడా తానే అయి శేషించుచున్నాడు. అశబ్దమ స్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చాయత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం తదేవ శిష్యత్యమలం నిరామయం. 35. ఇత్యుపనిషత్. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం, తథా అరసం, నిత్యం, అగంధవచ్చేయత్, అనాది అనంతం, మహతః పరం, ధ్రువం, తత్ ఏవ అవశిష్యతి, అమలం, నిరామయం, అట్టి కేవలీ పరబ్రహ్మతత్వము శబ్దములతో చెప్పబడేది కాదు. కాబట్టి అశబ్దము స్పర్శకు విషయం కాదు. అస్పర్శం కనులకు కనబడే రూపము కాదు. అరూపం హెచ్చుతగ్గులు లేనట్టిది. అవ్యయం రుచికి విషయం కాదు. నవరసాలలో ఏదీ కాదు. అరసం కాలబద్ధము కాదు. నిత్యం వాసనకు విషయం కాదు. అగంధం ఆద్యంతములు లేనిది. అనాదిం అనంతం జీవా ఈశ్వరులు రోల్ ప్లేయర్ ఇన్ వరల్డ్ డ్రామా అండ్ ఆక్టర్ హూ ఆక్స్ ఇన్ మాన్యా డ్రామా రెండిటికీ ఆవల ఉన్నట్టిది కాబట్టి మహత్పరమం. సర్వదా సర్వే సర్వత్రా ఏక అఖండ స్వరూపము ధ్రువం. నిర్మలము అమలం, నిర్విషయము నిరామయం, అదియే నీవు, అదియే నేను, తత్వం సోహం. ఇతి యోగకుండలిని ఉపనిషత్. ఓం శాంతి హ శాంతి హ శాంతి హ.